11.31 ఆఖ్యాహి మేకో భవానుగ్రరుపో నమో ఉస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. అన ఇంత భయంకర స్వరూపులైన మీరు నిజముగా ఎవ్వరో నాకు తెలియనట్లుగా చెప్పండి. సమస్త దేవతలకు అధిపతులైన కృష్ణ, మీకు నేను నమస్కరించుచున్నాను. మీరు నాయందు దయ చూపించగలరు. సృష్ట్యాది మొదలుగా ఉండియున్న మీరు పరమేశ్వరులేయున్న మీ రూపమును అనగా మిమ్ములను గురించి నేను సవివరముగా తెలుసుకొనగోరుచున్నాను. అట్లేలైనా నేను మీ ప్రవృత్తిని మరియు మీ మాయలను అనగా శక్తియుక్తులను గురించి ఏమీ తెలియకయున్నాను. అప్పుడు భగవంతుడు ఇట్లనెను 11.32 స్మి లోకక్షేకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః ఋతే 2 పీత్వాన భవిష్యంతి సర్వే ఏ 2 వసతితాః ప్రత్యనికేషు యోథాః. అనగా నేను లోకములను నాశముగావించుటకు భయంకర రూపము ధరించిన కాలమును అనగా మృత్యురూపుడను. నేను ఇలాంటి భయంకర రూపముగా ఎందులకు తోచున్నానో చెప్పెద వినుము. ప్రస్తుతము అనగా ఇప్పుడు ఈ సమయమునందు లోకములను నశింపజేయుటకు ఉద్యుక్తుడనేయున్నాను. ఆ కారణము చేత నీవు యుద్ధము శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 10 చేయకపోయినను అనగా నీవు లేకుండగానే ఈ భీష్ముడు ద్రోణుడు మరియు కర్ణుడు మొదలగు శూరులు వీరులు అయిన యోధులందరూ నా కారణముగా తప్పక నశించెదరు. అలా ఎందుకనగా 11.33 తస్మాత్వముత్తిష్ఠయ సులభస్వజిత్వాశత్రున్ ఫుక్ష్వరాజ్యం సమృద్ధం మయేవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అనగా అందుచేత అర్జున, నీవు లెమ్ము మరియు దేవతల చేత కూడా జయింపబడనటువంటి భీముడు ద్రోణుడు మొదలగు మహారథులనందరినీ అర్జునుడు జయించెను అను గొప్ప కీర్తిని పొందుము. ఇటువంటి కీర్తి అనేక జన్మలయందు చేసిన పుణ్యకర్మల ఫలముగా మాత్రమే లభించును. దుర్యోధనాది యోధులను జయించి సమృద్ధము మరియు నిష్కంటకమైన రాజ్యసుఖమును అనుభవింపుము. ఈ శూరవీరులందరూ నా చేత నిస్సందేహముగా ఇంతకు పూర్వమే చంపబడియున్నారు, అనగా ప్రాణములు లేనివారిగా చేయబడియున్నారు. ఓ సవ్యసాచి, నీవు కేవలము నిమిత్తమాత్రము కమ్ము, ఎడమ చేతితో గూడా బాణములను సంధించగల నైపుణ్యము గల కారణముగా అర్జునుడు ఈ సవ్యసాచి అని అనబడుచున్నాడు. 11.34 ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథా 2 నయానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహి మావ్యధిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. అనగా ద్రోణాది ఏ శూరవీరులను జూచి అర్జునునకు తనకు వారితో పోరు సల్పినచో పరాజయము కలుగునేమోయెను భయము ఆశంక కలదో వారందరి పేర్లను డొచ్చెప్పి భగవంతుడు, అర్జున నీవు నాచేత చంపబడిన వారిని మాత్రమే చంపుము అని నిరాశ చెందియున్న అర్జునుని ప్రోత్సహించుచున్నాడు. అర్జునునకు శత్రుసంహారమునందు యుద్ధమునకు సన్నద్ధులై నిలిచియున్నవారిలో ద్రోణుడు మరియు భీష్మాది వీరులను చూచి తన గెలుపునందు శంకించుట సహజమే. ఏలేనా ద్రోణుడు ధనుర్విద్య ఎందు గురువు, దివ్యాస్త్రములతో కూడియున్నవాడు మరియు విశేషముగా తనకు ధనుర్విద్య ఎందు గురువు, మరియు భీష్ముడు అందరికంటే పెద్దవాడు మరియు స్వేచ్ఛామూతత్వము అనగా తాను కోరినప్పుడు మాత్రమే మూతత్వమును పొందువాడు, అంతేగాక దివ్యాస్త్రములు కలిగియున్నవాడు. అందుచేతనే పరశురామునితో ద్వంద్వయుద్ధము చేసినప్పటికీ పరాజితుడు కాలేదు. అటువంటివాడే జయద్రథుడు గూడాను. అట్లేలైనా ఆతని తండ్రి ఎవడు నా పుత్రుని శిరము నేలపై బడునట్లు చంపునో ఆతని శిరము గూడ దానంతటా అదే తెగి నేలపై బడును అను సంకల్పముతో తపస్సు చేయుచున్నాడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 11. కర్ణుడు కూడా గొప్ప వీరుడే. ఏలేనా, అతడు ఇద్రుని ద్వారా పొందిన అమోఘమైన శక్తి యనో అస్త్రము కలిగియున్నాడు. అంతేగాక ఒక కన్యకు సూర్యుని వలన కలిగిన పుత్రుడు. అందుచేత భగవంతుడు అతని పేరు గూడ చెప్పియున్నాడు. ఇచ్చట రచయిత యొక్క అభిప్రాయమేమన, ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు మరియు కర్ణుడు ఇంకా అనేక మంది కౌరవయోధులు వీరందరూ కూడా నాచేత చంపబడియున్నారు. అందుచేత వీరందరినీ నీవు ప్రత్యేకముగా చంపనవసరము లేదు. వారిని చంపుటయందు నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. నీవు వారిని చూచి భయపడకుము, యుద్ధము చేయుము. నీవు ఈ జరగబోవు యుద్ధమునందు దుర్యోధనాది శత్రువులను జూచి భయపడకుము. వారిని నీవు తప్పక జయింతువు. అప్పుడు సంజయుడిట్లనెను 11.35 కేతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య. అనగా కేశవుని ద్వారా పైన చెప్పబడిన మాటలు విని అర్జునుడు వణకుచున్న చేతులను జోడించి కేశవునికి నమస్కరించి గద్గదమైన గొంతుతో కృష్ణునితో ఇట్లనెను, ఓ అత్యంత సహించరాని, దుహకము కలిగినప్పుడు భయమును చెందిన పురుషునకు మరియు అత్యంత సంతోషము కలిగిన పొందిన పురుషుని నేత్రములు కన్నీటితో నిండిపోవును, కంఠము కఫముతో నిండి మాటలు రావు. అటువంటి స్థితియందు వాక్కునందు అస్పష్టత మరియు శబ్దములు తడబడుట జరుగును. అట్టి స్థితినే గద్గదమగుట అని అందురూ. అట్టి గద్గద స్థితిని పొందిన అర్జునుడు ఇట్లనెను, ఇచ్చట గద్గద శబ్దము మాట్లాడుట అను క్రియకు విశేషణము. అందుచేత అత్యంత భయమును చెందినవాడై నమస్కరించి కృష్ణునితో అర్జునుడు అతి వినయముగా ఇట్లనెను, ఇచ్చట సంజయుని మాటలేందు ఒక విధమైన గూఢాభిప్రాయము కూడియున్నది. అదెట్లన, ద్రోణుడు మొదలగు నలుగురు అజేయులైన శూరవీరులు అర్జునుని ద్వారా చంపబడినచో ఆశ్రయహీనుడైన దుర్యోధనుడు చచ్చినవాని క్రిందే లెక్కవేయబడును. ఈ గూఢార్థమును గ్రహించిన రాజైన ధృతరాష్ట్రుడు పాండవులతో సంధి కుదుర్చవచ్చును. అప్పుడు ఇరుపక్షముల వారు సుఖముగా ఉందురు. కాని కాలప్రభావమునకు కట్టుబడియున్న ధృతరాష్ట్రుడు సంజయుని సంకేతమును గ్రహించలేడు. అప్పుడు అర్జునుడిట్లనెను 11.36 స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృషయత్యనురజతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. అనగా, ఓ హృషికేశ, మీరు చెప్పినది సత్యమే. అదేమన, మిమ్ములను కీర్తించి నందువలన మీ మహమలను వర్ణించి చెప్పుకొనుట వలన ఈ జగత్తునందలి మానవులందరికీ ఎంతో ఆనందము కలుగుచున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 12. అట్లుగాక ఈ శ్లోకమునకు మరియొక అర్థము గూడ చెప్పుకొనవచ్చును. అదెట్లన, స్థానే అనుశబ్దము విషయమునకు విశేషణముగా గూడా అన్వయించబడును. భగవంతుడు హర్షము అనగా సంతోషము లేక ఆనందమునకు విషయమైయున్నాడు. ఇలా అన్వయించినందువలన కలుగు అనర్థమేమీ కలుగనేరదు. ఏలేనా, ఈశ్వరుడు అందరి యొక్క ఆత్మ మరియు సర్వభూతములకు ఆధారమైయున్నాడు గదా. ఇచ్చట ఈ క్రింది విధముగా వ్యాఖ్యానించుట సరియైనది. జగత్తునందలి ప్రాణులన్నీ తమ తమ ఆత్మరూపములో భగవంతునియందు అనురాగము అనగా ప్రేమభావము కలిగియున్నవి. అనగా ప్రాణులన్నీ సరియైన విషయమునందే ప్రేమభావమును కలిగియున్నవి. తద్విరుద్ధముగా రాక్షసగణములన్నీ ఆ భగవత్ స్వరూపమును గాంచి నలుదిశలకు పరుగెడుచున్నవి. ఇది గూడ సరియైన మాటయే. అట్లే సమస్తమైన కపిలాది సిద్ధ సముదాయమంతయు ఆయన స్వరూపమునకు నమస్కరించుచున్నవి ఇట్లు చెప్పుట గూడా ఉచితమేగుచున్నది. 2. భగవంతుడు హర్షము మొదలగు భావములకు యోగ్యమైన స్థానముగా అనగా విషయముగా ఇట్లు ఉండియున్నాడు, అందులకు కారణము చూపుచున్నారు. 11.37 కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరియసే బ్రహ్మణో 2 పయాధికర్తే అనంత దేవేస జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. అనగా ఓ మహాత్మా, మీరు అత్యంత శ్రేష్టమైన వారు, అనగా అందరికంటే గొప్పవారు. వారందరూ మీకు ఎందులకు నమస్కరించున్నారు అన్నచో మీరు హిరణ్య గర్భునకు గూడా ఆది కారణమయ్యున్నారు, అందుచేత మీరు ఆది కర్తలకు ఎట్లు నమస్కరించగలరు? కావున పై కారణముచేత తమరు హర్షాదులకు మరియు నమస్కరింపబడుటకు తగియున్నారు, అనగా యోగ్యమైన పాత్రత కలిగియున్నారు. ఓ అనంతుడా, ఓ దేవేశ, ఓ జగన్నివాస, ఆ పరమ అక్షరము అనగా బ్రహ్మ, సత్ మరియు అసత్ అనగా ఏది పదార్థము మీరే అయి ఉన్నారు. వేదాంతములు గూడా ఈ సత్యమునే తెలుపుచున్నవి, ఆ వేదాంతములు తెలుపు సత్యమేమనా? నిత్యమై సత్యమై నిర్వికారమై యున్నదో అది సత్తు, మరియు దేనియందు అది లేదో అనగా ఏది నిత్యమైనది కాదో సత్యమైనది కాదో నిర్వికారమైనది కాదో అది అసత్తు. అసత్ మరియు అసత్తులు రెండూ ఏ అక్షరమునకు ఉపాధులో మరియు వేటి కారణముగా ఆ బ్రహ్మతత్వము చెప్పుకొనబడుటకు వీలుగా సత్ అని మరియు అసత్ అని చెప్పబడుచున్నదో కాని నిజముగా విచారించి చూచిన ఏది ఈ సత్ అసత్తులకు గూడా అంటరానిదయున్నదో అనగా వేరుగానే యున్నదో దేనిని బ్రహ్మవేత్తలు అనగా బ్రహ్మతత్వమును గుర్తించిన మహనీయులు అక్షరమని చెప్పుచున్నారో ఆ బ్రహ్మవు మీరే అయి ఉన్నారు. సారాంశమేమన, తమరు తప్ప ఈ ప్రపంచమునందు రెండవ పదార్థమేదీను లేదు. 1. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 13. అర్జునుడు ఇంకా స్తుతించుచున్నాడు. 11.38 త్వమాదిదేవః పురుషః పురాణస్త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. అనగా తమరు ఈ జగత్తుకు ఆధారభూతులుగావున ఆది దైవములేయున్నారు, మరియు శరీరమును పురమునందుండు కారణముగా సనాతన పురుషులేయున్నారు, మరియు ప్రళయ కాలమునందు ఈ జగత్తంతయు తమయందే లీనమయుండునుగావున ఈ సర్వజగత్తునకు అన్ని విధముల ఆశ్రయులేయున్నారు. ఈ ప్రపంచములో మానవుడు తెలుసుకొనదగియున్న వస్తువులలో తమరే ముఖ్యులు, సర్వమును తెలుసుకొనువారు గూడా మీరే అయి ఉన్నారు. తమరే పరమధామము పరమ వైష్ణవ పదము అయి ఉన్నారు. ఓ అనంతరూప, సమస్త విశ్వము తమతోనే నిండియున్నది, అనగా వ్యాపించియున్నది. తమకు లెక్కించజాలనన్ని రూపములు కలిగియున్నవి. మరియు 11.39 ఉవాయుర్యమో 2 నిర్వరుణః సంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తే 2 స్తు సహస్రకృత్వః పునశ్చ భూయో 2 డొట్టి నమో నమస్తే. అనగా తమరే వాయువు, తమరే యములు, అగ్ని, జలమునకు దేవతయైన వరుణుడు, చంద్రుడు మరియు కశ్యపాది ప్రజాపతులు గూడా తమరే అయి ఉన్నారు. తమరే బ్రహ్మదేవునికి గూఢ తండ్రులయ్యున్నారు. సర్వము తమరే అయి ఉన్నందున తమకు శతకోటి నమస్కారములు. ఇట్లు ఎన్నిసార్లుగా నమస్కరించినను అర్జునునకు తృప్తి కలుగుటలేదు. మరియు 11.40 నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వతా ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతో 2 సి సర్వః అనగా తమకు ఎదురుగాను అనగా తూర్పు దిక్కునుండి నమస్కారము, మరియు వెనుకగా అనగా పడమర దిక్కునుండి కూడా నమస్కారములు. ఓ సర్వరూప, తమకు అన్నివైపుల నుండి నమస్కారములు. తమరు సర్వవ్యాపకులు గావున సర్వదిక్కుల నుండి నమస్కారములు. తమరు అంతులేనంత శక్తివంతులు, పరాక్రమవంతులు. వీర్యమునే అనగా వీరత్వమునే సామర్థ్యమందురు, పరాక్రమమును విక్రమమందురు. కొంతమంది వ్యక్తులు సామర్థ్యము కలిగినవారే యుండి శస్త్రాదులను ప్రయోగించుటయందు తమ పరాక్రమమును ఉపయోగించజాలరు, అనగా పరాక్రమము కలిగియుండియు దానిని సద్వినియోగపరచజాలరు. కాని తమరు మాత్రము అనంతమైన వీర్యము అనగా వీరత్వము. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం గలవారు మరియు అమితమైన పరాక్రమము కలిగియున్నారు. అందుచేత తమరు అనంతమైన వీర్యము గలవారు మరియు అనంతమైన పరాక్రమవంతులు. తమరు తమ యొక్క ఒక అంశతోనే సమస్తమైన జగత్తునందు వ్యాపించియున్నారు, అనగా జగద్రూపమున వ్యాపించియున్నారు. అందుచే తమరు సర్వరూపులయ్యున్నారు, అనగా తమరు తప్ప ఈ ప్రపంచమునందు మరియొక వస్తువు లేదు. అట్లేలైనా నేను తమ యొక్క మహిమను తెలియజారకయున్నందున అపరాధము చేసినవాడనేయున్నాను. అందువలన